विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం పాసురం యొక్క తాత్పర్యం. వయస్సునందున్న గేదెలు తమ దూడలు పాలు త్రాగుటకు రాకపోవట వలన పొదువుల బాధచే అరుచుచు దూడలు వచ్చి తాగబోవుచున్నట్లు తలచి ఏకధారగా పాలు కాచుచు నీ ఇంటినంతను బురద చేయుచున్నవి. ఇట్టి అధిక సంపద కలిగి ఉండి కృష్ణుని బిడువక ఎల్లప్పుడూ కలిసి ఉండడి గోపవీరుని చెల్లెలా కింద నేలంతయు బురదతో నిండి ఉండగా మా తల్లయందు పైనుండి పడడు మంచు శరీరమునంతను తడిపివేయుచున్నను. నిన్ను విడిచి వెళ్లలేక నీ ఇంటి ముంగిటనే నిలిచి ఉన్నాము. మరియు తన భార్యను దొంగలించినందున కోపించి సుందరమైన లంకాపట్టణమునకు రాజైన రావణాసురుని వధించిన మునిజన మనోభిరాముడగు శ్రీరాముని గూర్చి పాటలు పాడుచున్నాము. అయినను నీవు పెదవి పుటలేదు. ఇకనైనా మేల్కొని లేచి రావమ్మా. పొరుగిళ్లవారు లేచి నీ గాఢ నిద్రను చూచుచున్నారు. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.